जय श्री राम। श्री राम शरणं मम। प्रिय आत्मबंधुलारा, श्रीमद् रामायणम अंत सीतादेवी चरित्र अन्नाडु वाल्मीकि महर्षि। ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది, ఆలోచించి చూడండి అందరూ కూడా. సీతమ్మ చరిత్ర, దీనికి మూల కారణము కూడా ఏమిటి అని అంటే, సీతమ్మ లక్ష్మీదేవే కదా, సీతాదేవిగా వచ్చింది. రావణాసురుని బాధలు పడలేక దేవతలంతా పోయి విష్ణుమూర్తికి మొరబెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అల్లరి చేయవద్దు అంటూ ఆ తల్లి బయటకు వచ్చింది లక్ష్మీదేవి. దేవిటమ్మా అల్లరా, మాది మా కాపురాలు పోయి మేము ఏడుస్తున్నాము, రావణాసురుడిలా మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాడు అంటే, వాడు ఏ దిక్కుకు చూస్తే ఆ దిక్కుకే దండయాత్ర. ప్రణాళిక అవసరం లేదు, భయం లేదు, జాలి లేదు, దయ లేదు. ఈ విధంగా ఉన్నది అని అంటే, అయ్యో అలా తెలియదే, మా స్త్రీలను కూడా చెరబట్టుకుపోయాడమ్మా, కొన్ని వేల మందిని, ఎందరినో. మనకి ఆంజనేయ స్వామి కూడా సుందరకాండలో చెబుతాడు, కొందరు వాటిని ఇష్టపడి వచ్చినటువంటి వారు రావణాసురుడిని, అలా మరికొందరేమో బలవంతంగా ఇది తీసుకుపోయినటువంటి వారు, ఇలాంటి వారు ఎందరో ఉన్నారు అక్కడ అంటాడు ఆయన. ఎంత ఎంతసేపు ఆ స్త్రీలోలత్వం తప్ప వాడికి మరో పని లేదు. కనుక కామము అతని కళ్ళు మూసుకుపోయి కామం తప్ప ఇంకేమీ కనపడదు. మరి వాడిని ఏదో పెద్ద శాస్త్రాలు చదివాడు అది ఇది అని అంటూ విపరీతంగా చెప్పేసుకుంటూ ఉంటారు అతని వంశీయులు కొందరు. ఎన్ని శాస్త్రాలు చదివినా ఆ కామానికి లొంగిపోయాడు. ఆ కామమే చాలా దుష్పూరేనా అనలేనా అంటాడు భగవానుడే. ఆ కామము అనే దాన్ని జయించడం సాధ్యం కాదయ్యా అన్నాడు. అలా అంతటి కామి కనుక ఇలా తీసుకుపోయాడమ్మా అంటే, అయితే నేను వెళ్ళి అతని చెరలోకి నేను వెళ్తా, వెళ్ళి మీ స్త్రీలందరినీ కూడా విడిపిస్తాను అని మాట ఇచ్చింది అమ్మ. అమ్మ నిజమేనా, ఇంకా సందేహం ఉంటాయా నేను మాట ఇచ్చిన తర్వాత కూడాను అని అంటే వాళ్ళందరూ వచ్చేశారు. అందుకోసంగా విష్ణుమూర్తి తర్వాత చెప్పింది తల్లి, వెళ్దామండి మనం భూలోకానికి అని. అబ్బో భూలోకానిక నువ్వు రాగలవా? మరి ఇప్పటికి నేను ఎన్ని అవతారాలతో వెళ్ళాను, మత్స్య కూరమాదులే కాక ఇంకా ఎన్నో, దాదాపుగా 21 అవతారాలలో భాగవతంలో చెప్పిన 21 అవతారాలు, చాలా అవతారాలు, 17వదో 18వదో ఈ రామావతారం. అన్ని అవతారాల్లో మరి ఎక్కడా లేదు లక్ష్మీదేవి. నేను అవతారాలు ఎత్తెత్తి విసిగిపోయానులే, కనుక వెళ్ళి నువ్వే అంటాడు ఆయన. అలా వచ్చింది అమ్మ, అందుకోసంగా అలా వచ్చింది కనుక ఆ తల్లి ముందు నడిచింది అడవులకు వెళ్ళటానికి. కానీ త్వర త్వరగా రావణాసురుడు తీసుకెళ్ళగలుగుతాడా లేకుంటే సీతమ్మను, అది సాధ్యమా అసలు, లేపగలడా? ఏదో గడ్డ పెళ్ళిగించటాలు ఇవన్నీ ఏయో కల్పితాలు, ఎవరెవరి కథలు రకరకాలు చెప్పుకుంటారు, వాటికేమీ బాధ లేదు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా. కానీ కేవలము వాల్మీకి రామాయణమే అయితే అలా ఏం చెప్పలేదు వాల్మీకి. బుధహ్కే రోహిణీమివా అంటాడు, ఆకాశంలో బుధగ్రహము రోహిణిని అలా ఆక్రమించినట్లుగా, రోహిణిని కప్పేస్తుందట వచ్చి. రోహిణి నక్షత్రము, బుధుడేమో గ్రహము. మరి వాళ్ళిద్దరూ ఏమిటయ్యానంటే, రోహిణి తల్లి, బుధుడు కొడుకు. మరి రోహిణి కొడుకే కదా బుధుడు, అంటే బిడ్డ తల్లిని పట్టుకున్నట్లుగా పట్టుకున్నాడు అన్నారు. అంతేగాని అసలు సీతమ్మ విషయంలో వాడి కామమే లేదు రావణుడికి. ఆమెను మహాలక్ష్మిగానే భావించిన అలంకంతా ఏలుకోమంటాడు. మనం చెప్పుకుంటాం ఆ తర్వాత దీంట్లో మహేశ్వర తీర్థీయమనే ఒక వ్యాఖ్యానం, అద్భుతమైనటువంటిది. గోవిందరాజేయం చెప్పుకుంటున్నాం, మహేశ్వర తీర్థీయము, తిలకము, అన్ని విశేషాలు మీ చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో ఆయన ప్రత్యేకంగా అరణ్యకాండలో సీతమ్మను రావణాసురుడు తీసుకెళ్ళటానికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సర్గవ్యాఖ్యానానికి ముందు ప్రార్థన చేసి మరీ మొదలు పెడతాడు. ఎక్కడేమన్నా పొరపాటు చేస్తానేమో అనే భయం అనుకుంటాను, అలా అనిపిస్తుంటుంది. ఇక్కడెక్కడ ప్రార్థనలు కనపడవు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి సర్గలోనూ ప్రార్థనే. అలా అమ్మవారి పరంగా ఆయన వ్యాఖ్యానం చేశాడు. అక్కడ చూసుకుందాం, మరి లక్ష్మీదేవి అంటే ఏదో లోకంలో ఎంతవరకు ప్రచారం చేశారంటే కేవలము ధనాన్ని ఇచ్చేది మాత్రమే అన్నట్టు చేశారన్నమాట ఈ విప్రలంభకులు అందరూ కూడా. లక్ష్మీ సరస్సు సంపదల్ని ఇస్తుంది అంతేనా, అసలు ఆమె జగద్ధాత్రి జగజ్జనని, ఆమె ప్రకృతి. ఈ ప్రకృతి అనంటే లక్ష్మి, మాయా అంటే లక్ష్మీ, దేవమాయా అని చెప్పారుగా ఇంతకుముందు ఒకసారి. ఇది తెలియక రకరకాలైనటువంటి చెప్పుకుంటూ ఉంటారు. ప్రకృతి అంటే తల్లి, అంటే లక్ష్మి, లక్ష్మి తల్లి. తల్లి లాంటిది కానీ ప్రకృతి ఎప్పుడు శత్రువు కాదు. మనం శత్రువు అనుకొని పొరపడుతున్నాం మాయా, దాన్ని జయించమని. యా మా సా మాయా, ఏది లేదో అది మాయా అంటూ ఈ పిచ్చి పిచ్చి అర్థాలు చెప్తానికి ఈ మధ్యన వచ్చారు ప్రతివాడు కాషాయం కట్టడము, ప్రతివాడు ప్రవచనాలు చెప్పటము, లేకపోయినా ఏదో ఒక రూపంలో ఎక్కడ దొరికితే అక్కడల్లా ప్రవచనాలు. వీటిల్లో వాళ్ళకి మరి ఇంతంత తెలియదు. పని వారు కూడా ఒక మతాన్నో ఒక దర్శనాన్నో సక్రమమైన రీతిలో ప్రతిపాదన చేస్తే మంచిదే. వాళ్ళకి ఏదీ తెలియదు, ఏదీ చెప్పటానికి సాధ్యం కాదు. అన్నీ కలిపి కొట్టరా కావేటరంగాని అన్నీ చెప్పుకుంటూనే పోతారు. మరి సామాన్య జనానికి అక్కడ వాళ్ళు అక్కడికే వాళ్ళ వాళ్ళకి అది ఇష్టం అయిపోతూ ఉంటుంది. అది సహజమే కదా. అప్పుడు ఎన్ని రుచులు లేవు ప్రపంచంలో, ఉప్పులు కారాలు స్వీట్లు హాట్లు ఎన్ని రకాలు ఉన్నాయి. అలా ఈ ఆహారములు ఎలా ఇష్టమైనయో ఈ భావాలు కూడా అలాగే ఇష్టమైపోతూ ఉంటాయి. చాలామంది వాటికి అనుకూలమైపోతూ ఉంటారు. ఆ స్థితిలో ఉన్నటువంటిది లోకము. ఇలా మూలమును చూసినట్లయితే, యథార్థ విషయాన్ని గమనించినట్లయితే, సీతమ్మ లక్ష్మి ఆమె ఏం చేస్తూ ఉంటుంది అని అంటే కేవలం సంపదలీయటం మాత్రమే కాదండి, ఆ పరమాత్మకి చెప్పి రక్షించమని చెబుతుంది. జీవులంతా మన బిడ్డలు అంటది ఆమె. ఇలా చెప్పటాన్నే పురుషకారము అంటారు. ఒక మాటది పురుషకారము అని అంటే ఒక విధంగా రికమెండేషన్ ఇలాంటివి. ఇలాంటివి చెబితే సామాన్యులు అంటారు ఇదేంటండి రికమెండేషన్ చేయాలా లేకపోతే ఆయనకి తెలియదా అంటుంటారు. ఇలాంటి మొండివాదనలు పిడివాదములు కాదు కావాల్సింది. తల్లి తండ్రికి బిడ్డను ఎలా మాలిమి చేసి ఆ మాట వినేటట్లు చేస్తుందో. వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, పోయాడు ఎప్పుడో ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు అనుకోండి బిడ్డ, ఇక ఆడికి తండ్రి పట్టదు తల్లి పట్టదు, ఎప్పటికో తిరిగి తిరిగి మళ్ళీ చేరతాడు. చేరినప్పుడు తండ్రి కోపం వస్తుంది తిరిగి తిరిగి వచ్చాడు అని. కోపం వచ్చి వాడిని దండించడానికి పూనుకుంటే తల్లి అడ్డుపడుతుంది. మనమే మరి వాడి కోసం బాధలు పడ్డాం కదా, ఇంతకాలమును వాడు దొరకలేదని పేపర్ ప్రకటనలు ఎన్ని ఇచ్చాము, ఎంతమందిని అడిగాము వెతికించాము, చివరికి తెలిసి కూడా వాడు రాలేదు. ఇప్పటికి మనసు మారి వచ్చాడు. అప్పుడు కూడా మనం చాలా డబ్బులు వేరే హోటళ్ళకి వాళ్ళకి ఇచ్చి పెడుతూ ఉండండి అని చెప్పాము. మరి ఇన్ని రకాల బాధలు మనం పడ్డాము, అలాగే వాడు ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ పొమ్మంటే ఇక రాను కూడా రాడు, మన బిడ్డేనని చెప్పి అనేక విధాలైనటువంటివి మాటలు చెబుతుంది. దీన్నే పురుషకారము అంటారు. ఒక పదము దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఏదో విపరీతార్థాలు చెప్పేవాళ్ళు చాలామంది వచ్చేసి ఉన్నారు. మరి ఇది కాలము, వారిని మనమేం చేయలేము. చక్కగా విందాం మనం, తెలుసుకుందాం. అలా చేసేటటువంటిది లక్ష్మీదేవి, ఆమె అలా కూడా చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ మనకి రామాయణంలోనూ కనపడుతూ ఉంటుంది. అడుగడుగున ఎక్కడ కనపడితే అక్కడల్లా చెప్పుకుంటూ ఉందాం ఆమె దీన్నే. అందుకే సీతమ్మ చరిత్రే అన్నాడు వాల్మీకి. సీతాయాశ్చరితం అన్నాడు ఆయన. కృత్స్నం కావ్యం రామాయణం ఈ మాట ఇంకా రఘువర చరితం అంటాడు. అంటే అక్కడేమీ ఇంత నొక్కి ఒక్కాణించలేదు. పౌలశ్చ వధం అన్నాడు, రావణాసురుడును చంపినటువంటిది అన్నాడు. అక్కడ కూడా ఏమంతా బలంగా చెప్పలేదు. అన్ని పేర్లు ఉండొచ్చు. పౌలశ్చ వధ అంటారు, రామచరిత్రము రామాయణము అంటారు. అసలు నిజానికి సీతమ్మ చరిత్ర అన్నాడు మొత్తం. దీన్ని రాముడు కూడా మనకి ఆ తర్వాత సర్గలో తర్వాత దీనిలోనే ఈ నాలుగో సర్గ చివరిలో చెబుతాడు ఆయన కూడా. అక్కడ కూడా మనము దీనిని చూస్తాం, అక్కడ కూడా చెప్పుకుందాం. అలా ఇంకా చాలామంది పెద్దలు చెప్పారు రామాయణము అనేటటువంటిది. అమ్మ శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితి త్వ చరిత్రే అన్నారు పరాశర భట్టరు వారు శ్రీగుణరత్న కోశంలో. అమ్మ ఈ రామాయణం నీ కథ, అందుకే బ్రతికిందమ్మా అన్నాడు ఆయన. నీ కథ కనుకనే దానికి ప్రాణాలు, నీ కథే ప్రాణాలు అంటాడు ఆయన. అంటే రామాయణానికి ఒక ప్రాణం ఉన్నదండి. కేవలము నిర్జీవమైనటువంటిది కాదు ఈ గ్రంథం, అది వాల్మీకి రామాయణం వరకు నేను చెప్పగలను. ఇతర కథలు కూడా గొప్పవే, కానీ మరి దాని గురించి ఇంకెవరన్నా చెప్పుంటే అవి కూడా చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. వాల్మీకి రామాయణానికి చెప్పారు ప్రాణము సీతమ్మ చరిత్ర అని. ఇంకా ఆభాణకము అంటే పండిత లోకంలో, పామర లోకంలో కూడా ఉన్నటువంటిది మరొకటి చూపిస్తూ ఉన్నారు. ఏమిటంటే ప్రాతర్ జ్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. ఇది ఒకటి. ఏమిటంటే ఉదయకాలం అంతా కూడా జోదంతో గడపండి అన్నారు ఆ ప్రసంగాలు, ఆ కబుర్లు చెప్పుకుంటూ. మధ్యాహ్న కాలం అంతా స్త్రీల సంగతులు చెప్పుకుంటూ కాలాన్ని గడపండి. రాత్రి అంటే సందకాడ, చోర ప్రసంగం దొంగల పనులు, వాటిని గురించి చెప్పుకుంటూ కాలాన్ని గడపండి అంటారు. ఇంకా చెబుతారు చాలామంది, గీతాశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం అన్యయా నిద్రయా కలహేనచ. గీతాశాస్త్రమును గురించి ఆలోచిస్తూ ధీమంతులైన వారి కాలాన్ని గడుపుతారట. అంటే దాన్నే చర్చిస్తూ ఉంటారు 700 శ్లోకాలు. మరి ఎంత ఒక్కొక్క శ్లోకంలో ఎంతెంత ఆ బోధ చేసిన శ్లోకాల్లో ఎంత అద్భుతమైనటువంటి ఉన్నాయి. సుమారుగా 600 శ్లోకాలకు పైగా, పని అర్జునుడి శ్లోకాలు కొన్ని, సంజయుడి శ్లోకాలు కొన్ని తీసేస్తే, అవి కూడా అవసరమే, కానీ ఎంత అద్భుతమైన ఒక్కొక్కటి మొత్తము సమస్త వేదాంత సారము మరి కనీసం కంఠస్థం చేసుకుంటే చాలా సులువు కదా. అర్థాన్ని తాత్పర్యంతో సహా భావన చేసుకోవచ్చు. సంస్కృతమే రాకపోయినా కూడా తెలుగు కూడా మనకు దొరుకుతున్నాయి కనుక రోజు ఎంతో కొంత చదువుకోవచ్చు. ఇలా కాలాన్ని గడపమంటూ ఉన్నారు. మరి ఇదేమిటండి జోదం చేత కాలం గడపటం? ఏమిటనంటే జోదం కాదయ్యా, జోదము ప్రధానమైనటువంటి చరిత్ర మహాభారతం. మరి జోదమే కదా ప్రధానం, అడవులకు పోవటము, అజ్ఞాతవాసం అంతా. కనుక ముందు మహాభారతాన్ని వినండి, లేదు చదవండి. దాని ద్వారా ఏం తెలుస్తుంది? లోక వృత్తాంతం అంతా తెలుస్తుంది. లోకంలో ఎలా ఉంటారు మనుషులు, శకుని లాంటి వాళ్ళు, ధృతరాష్ట్రుని లాంటి వాళ్ళు, ధర్మరాజు లాంటి వాళ్ళు, భీముడు లాంటి వాళ్ళు, అర్జునుడు లాంటి వాళ్ళు, కర్ణుడు లాంటి వాళ్ళు అందరూ కూడా కనపడతారు. మొత్తం మనమే, ఆ చరిత్రే కానీ అంతా మనలో కూడా కనపడుతూ ఉంటాయి. ఆ పాత్రలు దాదాపు మనందరిలో కూడా ఉంటాయి, చాలా పాత్రలు. అదిగో అవి ఎలా ప్రవర్తిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభమా నష్టమా తెలుసుకోండి, ముందు లోక వ్యవహారాన్ని తెలుసుకోండి, అది కావాల్సింది. అలా ముందు తెలుసుకున్న తర్వాత మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి స్త్రీ ప్రసంగత, స్త్రీల ద్వారా జరిగింది ఇది. ఏమిటి? కైకేయి వరాలు, సీతమ్మ, మరి స్త్రీలే కదా ప్రధానంగా, స్త్రీ, సీతమ్మదే అసలు ప్రధానం. కైకేయి అంత ప్రాధాన్యం ఉన్నటువంటిది కాదు, అయినా ఆవిడ కూడా ప్రధానంలో ఆనుషంగికం అనుకోవచ్చు. సీతమ్మే ప్రధాన కారణం, సీతమ్మ తర్వాత కారణం, స్త్రీలే కారణం. అలా తర్వాత రామాయణాన్ని చదవండి అయ్యా, కుటుంబ వ్యవస్థ అంతా ఏంటో తెలుస్తుంది. అది ప్రపంచ వ్యవస్థ, అలాగే కాక కుటుంబ వ్యవస్థ రామాయణం. ఆ తర్వాత చోర ప్రసంగము, చోరుడు అనంటే కృష్ణుడు. ఆయన ఏం చేశాడు, దొంగతనాలు చేశాడు అనంటే వాళ్ళ సొమ్ము తిన్నాడా? తన సొమ్మే, తనదే కదా మొత్తమంతా కూడా. ఆయన మామూలుగా కూడా అసలు పని ఈ ఏయో వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టి పుట్టినప్పుడు వాళ్ళది అనుకున్న నిజానికి అసలు ఆయనది కాదు. ఈశావాస్యం ఇదగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్తు తేన చెక్తేన భుంజీధాహ మాగృధ కశ్యస్విధనం అని ఉపనిషత్తులు ఈశావాస్యం మొట్టమొదట చెప్తూ ఉన్నది ఈ మాట. ఈ మొత్తం అంతా కూడా ఆ పరమాత్మదే, ఇదంతా నారాయణుడిది. మరి నీకు అంటూ, నీ కర్మఫలం అంటూ ఒకటి ఏదో కొంత ఆయన ఇచ్చాడు. నువ్వు బిడ్డవు కదా, తండ్రి కొడుకు ఇచ్చినట్టుగా ఇచ్చాడు. అదిగో అలా అనుభవించు, అన్నదమ్ములది లాక్కొని తింటానంటే కుదరదు. ఇప్పుడు తండ్రికి బిడ్డలే కదా అందరూ, మరి ఎవరెవరి కర్మానుసారంగా వారికి ఉన్నదాన్ని అనుభవించండి. బలవంతంగా లాక్కుంటాను అని అంటే తండ్రి ఊరుకుంటాడా? తండ్రే ఊరుకోడు, ఆ తగిన శిక్ష వేస్తాడు. కనుక అలా ఇచ్చినది ఉన్నది కొంత అనుకున్నా, పనిలే అనుభవించడానికి ఇచ్చింది అనుకున్నా, కృష్ణుడు రేపల్లిలో పుట్టిన తర్వాత పెరిగినటువంటివి పాలు వెన్న ఎంత పెరిగినాయండి? సామాన్యమా? ఇబ్బడి ముబ్బడిగా అంటే 2 రెట్లు 3 రెట్లు 10 రెట్లుగా పాలు, వెన్న, పెరుగు అన్నీ మీగడ పెరిగినవన్నీ తిన్నాడు తప్ప వాళ్ళ సొమ్మేం తెల్ల ఆయన. అలా చూసినా కూడా అలాగే ఆయన తీసుకున్నది. ఏమిటయ్యా ఇది, అసలు దేనికి సంకేతము అని అంటే ఆ పాలల్లో ఏముంటుంది మరి, ఆ వెన్న కానీ మేగడు కానీ అన్ని పాలల్లో బయటకు కనపడతాయా? కనపడవు. అవి కాయాలి, ఆ తర్వాత చిలకాలి, ఆ తర్వాత వస్తూ ఉంటాయి. కాసిన తర్వాత మేగడు కడుతుంది, పెరుగు మేగడు చిలికితే, పెరుగు మేగడ చిలికితే వెన్న వస్తుంది. ఇప్పుడు ఇది ఎవరిది, నిజానికి కృష్ణుడిదా లేక గోపికలదా, ఆ గోపకులదా, ఉరేపల్లి వారిదా? వాళ్ళదేం కాదు, ఆయనదే. మరి అలాగే ఇప్పుడు మనకి లోపల కూర్చుని ఉన్నాడు ఆయన అంతర్యామి, బయట ఉంటాడు ప్రపంచమంతా తెలుసుకోవాలా వద్దా? మొదట అసలు మన పుట్టించిందే ఆయన అయినప్పుడు మరి ఆయన మనకి వెనక ఉన్నాడు. సామాన్యంగా మనం ఒక థ్యాంక్స్ చెప్తుంటాం, దేనికి, ఏ చిన్న సహాయం చేసినా, దారిచ్చినా కూడా థ్యాంక్స్ అంటాం తప్పుకుని. అలాగే ఏదైనా కింద పడింది అందించినా, లేదు దారి చెప్పినా, లేదేదైనా అడిగితే చెప్పినా థ్యాంక్స్ అంటాం కదా. మరి కృతజ్ఞత చూపిస్తున్నావే, తండ్రికి కృతజ్ఞత, తల్లికి కృతజ్ఞత, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అంటున్నావే. నీకు ఎప్పుడో వచ్చి వీళ్ళు ఏదో చూపిస్తుంటేనే ఇంత అంటున్నావు. ఒక జన్మలో వీళ్ళు చూపించేదంతా కానీ జన్మ జన్మల నుండి కూడా నీకు లోపల ఉండి, నిన్ను బయట ఉండి అనేక విధాలుగా సంరక్షిస్తూ ఉన్నాడు ఆయన. చెబుతూ ఉన్నాడు ఆ మధ్య మధ్యలో, సుహృత్తుని నేనే, నీకు స్నేహితుడిని నేను, నివాసాన్ని నేను, భ్రాత సోదరుడు లాంటి వాడిని నేను, ఇలా నీకు రక్షకము నేను, అంత నేనేను. నిన్ను ఇలా ఎంతవరకు అంటే నువ్వు తిన్న అన్నము అరగించ చేసేది కూడా నేనేను అని చెప్పాడు ఆయన. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేనేనయ్యా, నువ్వు తిన్నదాన్ని అరిగింపు చేసేది కూడా నేనే. నిజానికి మరి తినదరగకపోతే ఎంత బాధ అండి, అది మళ్ళీ తినగలమా? మళ్ళీ తినటం అట్లా ఉంచు అసలు ఆ కడుపు, ఆ గ్యాస్ ఫార్మ్ అయ్యి పెద్ద డోలిల్లే ఉబ్బిపోతూ ఉంటుంది, బోరలాగా ఉబ్బిపోతూ. ఎంత బాధో అనుభవించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆ గ్యాస్ పెరిగిన దగ్గర నుంచి అసలు ఇక ఏమీ తెలియనిదు అనుభవిస్తూ ఉంటా, అందరూ కూడా అనుభవిస్తూనే ఉంటారు. కనుక తిన్నది అరిగింపు చేసేవాడు కూడా పరమాత్మే అయితే ఇంకా మనకి ఏమిటి, మన అహంకారాలు ఏమిటి? మనం ఏదో ఇరగదీసేస్తాం, త్వరగదు తోడేస్తాం, పాతేస్తాం, గిల్లేస్తాం, ఏం చేస్తాం? మన బ్రతుకే మనకి నిత్యం లేదు. అలా అన్నింటిలోనూ ఉండి మేలు కల్పించేటటువంటి వాడు ఆయన. కనుక అదిగో ఆయన కథలు చదువుకోవయ్యా, భాగవతం చదువుకోవయ్యా. చివరి దశలో భాగవతాన్ని చదువుకో. కానీ అసలు రోజు రాత్రికి కూడా భాగవతం చదివేవారు ఉన్నారు. ఈరోజుకి భాగవతాన్ని విని, కొన్ని పద్యాలైనా చదివి కానీ విని కానీ, పోతన గారిది నాకు తెలిసి, పోతన గారిది చదివి విని పడుకునేటటువంటి వారు పెదముత్తివి శ్రీకృష్ణాశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సీతారాం గురుదేవులు. నేను చాలా కాలం అక్కడుండి చాలా పనులు చేశాను. వారి ఆజ్ఞతోనే రోజు గోపికా గీతలు వింటుంటారు. అలాగే అసలు ప్రతిరోజు అక్కడ భాగవతము కొంత రోజు మైకులు చెబుతుంటారు, వినేవాళ్ళు వింటుంటారు, రోజు జరుగుతూనే ఉంటుంది. అలా అంతేకాక పారాయణ కూడా చేస్తారు. మొత్తము పోతన భాగవతాన్ని అక్షరం విడిచిపెట్టకుండా ఆషాఢమాసంలో ఒక 7 రోజులు ఆ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ శ్రీ సీతారామ యతీంద్ర స్వామివారి జన్మనక్షత్రం వరకు, శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్ర స్వాముల జన్మనక్షత్రము నుండి మొదలై మధ్యలో 7 రోజులు ఉంటే అప్పుడు మొత్తం పారాయణ చేసేస్తారు భాగవతాన్ని. అలాగే ఇప్పుడు రేపు రాబోతూ ఉంది అచ్చెన్నజీర స్వామి నవంబరు 6 నుంచో ఎప్పుడో రామాయణం మొత్తం పునర్వసు పారాయణ. చాలామంది ఉన్నారు ఈ రామాయణం పునర్వసు పారాయణ చేసేవాళ్ళు. అంటే పునర్వసు నక్షత్రానికి మొదలు పెడతారు, మళ్ళీ పునర్వసుతో ఆపుతారు. ఇలా అంటే 27 రోజులు మొత్తము పూర్తి చేసేసుకుంటారు రామాయణము అంతా. ఇట్లా చేసేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ. 108 స్తంభాలు ఉన్నాయి, రామ క్రతు స్తంభాలు అంటారు. అది పెదజీరి స్వామివారు చేయించారు. అప్పుడు ఆ స్తంభాలు వేయించారు, అలా 108 రామాయణ పారాయణలు చేయించారు. మరి ఇలాంటివన్నీ కూడా పారాయణల ద్వారా మహాభాగవతాన్ని మహాభారతాన్ని చేయటం చాలా కష్టం. కానీ మరి ఎక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ అయితే ప్రతిరోజు చేసేది దాంట్లో ఉన్న విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతను, ఈ రెండు దాంట్లోయే. దీనిని అందరూ చేస్తూనే ఉంటారు కనుక అలా 3 గ్రంథాలు కూడా, భారత భాగవత రామాయణాలు 3 గ్రంథాలు కూడా పారాయణలు ప్రవచనములు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా న్యాయము ధర్మము చూసుకోవాలి దాంట్లో నుంచి. కథ అది జరిగిందా, వీడు మంచాడా, వాడు దుర్మార్గుడా, కాలం గడిచిపోయింది, మనకి దాని ద్వారా వచ్చేటటువంటి ఆ జ్ఞానబోధ ఏమిటి, మనం ఏం తెలుసుకుంటున్నాం, అది తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఉన్నారు. కనుక ఇలా ఉపాయ పురుషకారయోరు మధ్య ఉపాయ స్వరూపం భారతే దర్శితం, పురుషకార స్వరూపం శ్రీరామాయణ ఇది రహస్య పదవి. అక్కడ ఉపాయమని పురుషకారమని 2 రకాలు ఉన్నాయి. ఉపాయము అని అంటే సాధన. ఇప్పుడు మనము ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాలంటే ఇప్పుడు బస్సులు రైళ్ళు ఇలాంటివి సాధనాలు, ఇవి ఉపాయాలు. అలాగే మనని తన పరమపదానికి భగవత్ సన్నిధికి పొందించటానికి ఎవరయ్యా అనంటే పరమాత్మే ఉపాయం అని కృష్ణుడు చెబుతాడు ఆ గీత చివరిలో. ఆయనే ఉపాయము అది చెప్పాడు భారతంలో. ఇక పురుషకారము అంటే ఇలా చేర్చటము, తల్లి సీతమ్మ తల్లి ప్రభు రామచంద్ర ప్రభు దగ్గరకు చేర్చటాన్ని పురుషకారం అంటారు. అది రామాయణంలో చెప్పారు, ఆ ఉపాయం భారతంలో చెప్పారు అంటూ ఉన్నారు. ఇది రహస్య పదవి, ఇది రహస్య మార్గమట, అంటే విలువైనటువంటిది సుమా అని చెబుతూ ఉన్నారు. ఇంకా తర్వాత ఇంకా తెలుసుకుందాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.